సమలింగిక క్రియాకారకాలు అపరాధ నోన సామాన్య దేవాల సుఫలఖండ నియమకరణ త్రస్తవాది వెలక్తీమే పనక ఇవస్కరంట కియ నియమకరణ బలే బెదీమే క్రియావళి కఠినం కరణ వివస్థా వినస్కం కరణ కియ ఇది మేక రటపావల దీల గన్న జిఎస్పి సాలయన్ నిమేన ముఖ మేక సంపూర్ణం అపే సమాజ సంస్కృతిక సారధర్మ జనవహార ప్రతిమాన ధర్మత సియల్ యూరోపేట అవశ్య లెస సహస్ కరణ తమై మే కొందేసి ఇదిరిపత్ కల్ల అపే సియలు దే యూరోపేట అవశ్య లెస కరణ మే ఆండ్వ యూరోపేట బార ఏమ నౌన్నతి నిసా తమై మహింద రాజపక్ష జనాధిపత్యమా మే మౌబిమే స్వాధీనత్తే స్వైవిభా అపే సమాజ సాంస్కృతిక సారధర్మ జనవహార యూరోపేక ప్రావాదిత్వ సూజాన నౌన నిసా తమై రాజపక్ష రెజిమే ఇలవాదేమీల సందా దేదులు సందానే సహస్కరాన్ని బటహిన తెలుగులు.